గాయత్రో వై వై గాయత్రో గాయత్రో వాయింద్రవాయవ ఐంద్రవాయవో వై గాయత్రో గాయత్రో వాయింద్రవాయవ వాయింద్రవాయవ ఐంద్రవాయవో వై వాయింద్రవాయవో గాయత్రం గాయత్రమైంద్రవాయవో వై వాయింద్రవాయవో గాయత్రం ఐంద్రవాయవో గాయత్రం గాయత్రమైంద్రవాయవ ఐంద్రవాయవో గాయత్రం ప్రాయణీయం ప్రాయణీయం గాయత్రమైంద్రవాయవ ఐంద్రవాయవో గాయత్రం ప్రాయణీయం ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ గాయత్రం ప్రాయణీయం ప్రాయణీయం గాయత్రం గాయత్రం ప్రాయణీయమహ ప్రాయణీయం గాయత్రం గాయత్రం ప్రాయణీయమహ ప్రాయణీయమహ ప్రాయణీయం ప్రాయణీయమస్తస్మాత్తస్మాద ప్రాయణీయం ప్రాయణీయమస్తస్మాద్ ప్రాయణీయమిది ప్రాయణీయం అహస్తస్మాత్తస్మాదహస్తస్మాత్రాయణీయే ప్రాయణీయే తస్మాదహస్తస్మాత్రాయణీయే తస్మాత్రాయణీయే ప్రాయణీయే తస్మాత్తస్మాత్రాయణీయే హన్నహన్ ప్రాయణీయే తస్మాత్తస్మాత్రాయణీయే హన్న ప్రాయణీయే హన్నహన్ ప్రాయణీయే ప్రాయణీయే హన్న ఇంద్రవాయవ ఇంద్రవాయవో హన్ ప్రాయణీయే ప్రాయణీయే హన్న ఇంద్రవాయవ ప్రాయణీయ ఇది ప్రాయణీయే అహన్న ఇంద్రవాయవ ఐంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవో హన్న హన్న ఇంద్రవాయవో గృహ్యతే ఐంద్రవాయవో గృహ్యతే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఐంద్రవాయవ ఐంద్రవాయవో గృహ్యతే స్వే ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ గృహ్ణాత్రైష్ుభో గృహ్ణాది గృహ్ణాది త్రైష్ుభో వై వై త్రైష్ుభో గృహ్ణాది గృహ్ణాది త్రైష్ుభో వై త్రైష్ుభో వై వై త్రైష్ుభత్రైష్ుభో వై శుక్ర శుక్ర వై త్రైష్ుభత్రైష్ుభో వై శుక్ర వై శుక్ర శుక్ర వై వై శుక్రత్రైష్ుభం త్రైష్ుభగం శుక్ర వై వై శుక్రత్రైష్ుభం శుక్రత్రైష్ుభం త్రైష్ుభగం శుక్ర శుక్రత్రైష్ుభం ద్వితీయం ద్వితీయం త్రైష్ుభగం శుక్ర శుక్రత్రైష్ుభం ద్వితీయం త్రైష్ుభం ద్వితీయం ద్వితీయం త్రైష్ుభం త్రైష్ుభం ద్వితీయమహ ద్వితీయం త్రైష్ుభం త్రైష్ుభం ద్వితీయమహ ద్వితీయమహ ద్వితీయం ద్వితీయమహస్తస్మాత్తస్మాదహ ద్వితీయం ద్వితీయమహస్తస్మాద్ అహస్తస్మాత్తస్మాదహరస్తస్మాద్ ద్వితీయే ద్వితీయే తస్మాదహరస్తస్మాద్వితీయే తస్మాద్వితీయే ద్వితీయే తస్మాత్తస్మాద్వితీయే హన్నహన్ ద్వితీయే తస్మాత్తస్మాద్వితీయే హన్న ద్వితీయే హన్నహం ద్వితీయే ద్వితీయహం శుక్ర శుక్రోహం ద్వితీయే ద్వితీయహం శుక్ర అహం శుక్ర శుక్రోహన్నహం శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్రోహన్నహం శుక్రో గృహ్యతే శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే స్వే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వేవైవ స్వే స్వ ఏవైనమేనమేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైవైనమాయతన ఏనమేవైవైనమాయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఏనమేనమాయతనే గృహ్ణాతి ఆయతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి జాగతో జాగతో గృహ్ణాత్యాయతన ఆయతనే గృహ్ణాతి జాగత ఆయతనైత్యాయతనే గృహ్ణాతి జాగతో జాగతో గృహ్ణాతి గృహ్ణాతి జాగతో వై వై జాగతో గృహ్ణాతి గృహ్ణాతి జాగతో వై జాగతో వై వై జాగతో జాగతో వా ఆగ్రేణ ఆగ్రేణో వై జాగతో జాగతో వా ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో వై వా ఆగ్రేణో జాగతం జాగతమాగ్రేణో వై వా ఆగ్రేణో జాగతం ఆగ్రేణో జాగతం జాగతమాగ్రేణ ఆగ్రేణో జాగతం తృతీయం తృతీయం జాగతమాగ్రేణ ఆగ్రేణో జాగతం తృతీయం జాగతం తృతీయం తృతీయం జాగతం జాగతం తృతీయమహ తృతీయం జాగతం జాగతం తృతీయమహ తృతీయమహ తృతీయం తృతీయమహస్తస్మాత్తస్మాదహ తృతీయం తృతీయమహస్తస్మాద్

ఆవర్త్యర్గిదా పదాభ్యచ్ఛందాగుంసి ఛందాగుంసి యదా పదాభ్యచ్ఛందాగుంసి యందాకూసి యచ్చుక్రశుక్రాయుక్రశుక్రాయుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక్రశుక గృహ్యతే శ్వ గృహ్యతే గృహ్యతే శ్వశ్వ గృహ్యతే యత్ర యత్ర గృహ్యతే శ్వశ్వ గృహ్యతే యత్ర గృహ్యతే యత్ర యత్ర గృహ్యతే గృహ్యతే యత్రైవైవ యత్ర గృహ్యతే గృహ్యతే యత్రైవ యత్రైవైవ యత్రయత్రైవ యజ్ఞం యజ్ఞమేవ యత్రయత్రైవ యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ అదృశన యజ్ఞమేవైవ యజ్ఞమదృశన్ యజ్ఞమదృశన్ అదృశన యజ్ఞం యజ్ఞమదృశన్ తదస్తదోదృశన యజ్ఞం యజ్ఞమదృశన్ తద అదృశన్ తదస్తదోదృశన్ అదృశన్ తద ఏవైవ తదోదృశన్ అదృశన్ తద ఏవ ఏవైవ తదస్తద ఏవైనమేనమేవ తదస్తద ఏవైనం ఏవైనమేనమేవైవైనం పునః పునరేనమేవైవైనం పునః ఏనం పునః పునరేనమేనం పునః ప్రపునరేనమేనం పునఃప్ర పునఃప్రయుంకేయుంకే ప్రయుంకే తృష్టన్ముఖ తృష్టన్ముఖోయుంకే ప్రయుంకే తృష్టన్ముఖే తృష్టన్ముఖ తృష్టన్ముఖోయుంకేయుంకే తృష్టన్ముఖో వై వై తృష్టన్ముఖోయుంకేయుంకే తృష్టన్ముఖో వై తృష్టన్ముఖో వై వై తృష్టన్ముఖ తృష్టన్ముఖో వై తృతీయ తృతీయో వై తృష్టన్ముఖ తృష్టన్ముఖో వై తృతీయ తృష్టన్ముఖ ఇది తృష్టముఖ వై తృతీయస్తృతీయో వై వై తృతీయస్త్రిరాత్రస్తృతీయో వై వై తృతీయస్త్రిరాత్ర తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస్త్రిరాత్రస్తృతీయస సప్తమే అన్నహం సప్తమే సప్తమేహం శుక్ర శుక్రోహం సప్తమే సప్తమేహం శుక్ర అహం శుక్ర శుక్రోహన్నహం శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్రోహన్నహం శుక్రో గృహ్యతే శుక్రో గృహ్యతే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే స్వే గృహ్యతే శుక్ర శుక్రో గృహ్యతే స్వే గృహ్యతే స్వే స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవైవ స్వే గృహ్యతే గృహ్యతే స్వ ఏవ స్వ ఏవైవ స్వే స్వ ఏవైనమేన వేవ స్వే స్వ ఏవైనం ఏవైనమేనమేవైనమాయతన ఆయుతన ఏనమేవైవైనమాయుతనే ఏనమాయుతన ఆయుతన ఏనమేనమాయుతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయుతన ఏనమేనమాయుతనే గృహ్ణాతి ఆయుతనే గృహ్ణాతి గృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాత్యథో గృహ్ణాత్యాయుతన ఆయుతనే గృహ్ణాత్యథో ఆయతన ఇత్యాయుతనే గృహ్ణాత్యథో అథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వగస్వమథో గృహ్ణాతి గృహ్ణాత్యథో స్వం అథో స్వగస్వమథో అథోస్వమేవైవ స్వమథో అథోస్వమేవ అథో ఇత్యథో స్వమేవైవ స్వగస్వమేవ ఛందశ్చంద ఏవ స్వగస్వమేవ ఛంద ఏవ ఛందశ్చంద ఏవైవ ఛందోన్మరుఛంద ఏవైవ ఛందోను ఛందోన్మరుఛందశ్చందోన పర్యావర్తంతే పర్యావర్తంతే ఛందశ్చందోన పర్యావర్తంతే అను పర్యావర్తంతే పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే వాగ్ వాగ్ పర్యావర్తంతేన్వను పర్యావర్తంతే వాగ్ పర్యావర్తం దేవాగ్వాక్ పర్యావర్తం దే పర్యావర్తం దేవాగ్వై వై వాక్ పర్యావర్తం దే పర్యావర్తం దేవాగ్వై పర్యావర్తం ద ఇది పరి ఆవర్తందే వాగ్వై వై వాగ్వాగ్వా ఆగ్రేణ ఆగ్రేణో వై వాగ్వాగ్వా ఆగ్రేణ ఆగ్రేణ ఆగ్రేణో వై వా ఆగ్రేణో వాగ్వాగా ఆగ్రేణో వై వా ఆగ్రేణో వాగ్ ఆగ్రేణో వాగ్వాగా ఆగ్రేణ ఆగ్రేణో వాగష్టమమష్టమం వాగా ఆగ్రేణ ఆగ్రేణో వాగష్టమం వాగష్టమమష్టమం వాగ్వాగష్టమమ హరహరష్టమం వాగ్వాగష్టమమ అష్టమమ హరహరష్టమమష్టమమ హస్తస్మాత్తస్మాదహరష్టమమష్టమమ హస్తస్మాద్ హస్తస్మాత్తస్మాదహరహస్తస్మాదష్టమేష్టమే తస్మాదహరహస్తస్మాదష్టమే అస్మాదష్టమే ఏష్టమే తస్మాదస్మాదష్టమే హన్నహన్నష్టమే తస్మాదస్మాదష్టమే హన్న అష్టమే హన్నహన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ ఆగ్రేణో హన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ అహన్నాగ్రేణ ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యతే గృహ్యత ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యతే ఆగ్రేణో గృహ్యతే గృహ్యత ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యతే స్వే స్వే గృహ్యత ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యతే స్వే స్వేవైవైనమేవైనమాయతన ఆయతన ఏనమేన మాయతనే గృహాది గృహాచ్యాయతన ఏనమేన మాయతనే గృహాది ఆయతనే గృహాది గృహాచ్యాయతన ఆయతనే గృహాది ప్రాణ ప్రాణో గృహాచ్యాయతన ఆయతనే గృహాది ప్రాణ ఆయతన ఆయతనే గృహాది ప్రాణ ప్రాణో గృహాది గృహాది ప్రాణో వై వై ప్రాణో గృహాది గృహాది ప్రాణో వై ప్రాణో వై వై ప్రాణ ప్రాణో వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో వై ప్రాణ ప్రాణో వా ఐంద్రవాయవ ప్రాణ ఇది ప్రాణ వా ఐంద్రవాయవ ఐంద్రవాయవో వై వా ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవో వై వా ఐంద్రవాయవ ప్రాణ ఐంద్రవాయవ ప్రాణ ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణో నవమం నవమం ప్రాణ ఐంద్రవాయవ ఐంద్రవాయవ ప్రాణో నవమం ఐంద్రవాయవ ఇంద్రవాయవ ప్రాణో నవమం నవమం ప్రాణ ప్రాణో నవమ హరహర్ నవమం ప్రాణ ప్రాణో నవమహ ప్రాణ ఇది ప్రాణ నవమ హరహర్ నవమం నవమో హస్తస్మాత్తస్మాహర్ నవమం నవమ హస్తస్మాద్ ఐంద్రవాయవో గృహ్యతే ఏనమాయతన ఆయతన ఏనమేన మాయతనే గృహాది గృహాచ్యాయతన ఏనమేన మాయతనే గృహాది ఆయతనే గృహాది గృహాచ్యాయతన ఆయతనే గృహాచ్యేతృహాచ్యాయతన ఆయతనే గృహాచ్యేత ఆయతన ఆయతనే గృహాచ్యేతృహాది గృహాచ్యేతద్వై వా ఏతృహాది గృహాచ్యేతద్వై ఏతద్వై వా ఏతద్వై తృతీయం తృతీయం వా ఏతద్వై తృతీయం వై తృతీయం తృతీయం వై వై తృతీయం యజ్ఞం యజ్ఞం తృతీయం వై వై తృతీయం యజ్ఞం తృతీయం యజ్ఞం యజ్ఞం తృతీయం తృతీయం యజ్ఞమాపదావద్యజ్ఞం తృతీయం తృతీయం యజ్ఞమాపద యజ్ఞమాపదావద్యజ్ఞం యజ్ఞమాపద్యజ్ఞదావద్యజ్ఞం యజ్ఞమాపద్యత్ ఆపద్యజ్ఞదామదావద్యచ్ఛందాగుంసిషందాగుంసిరాపదావద్యచ్ఛందాగుంసి యచ్ఛందాగుంసిషందాగుంసియజ్ఛందాగుస్యాప్నోత్యాప్నోచ్ఛందాగుంసియజ్ఛందాగుస్యాప్నోతి ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ శ్వ గృహ్యతే గృహ్యతే శ్వ ఐంద్రవాయవ శ్వ గృహ్యతే ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ శ్వ గృహ్యతే గృహ్యతే శ్వ ఐంద్రవాయవ ఇత్యైంద్రవాయవ శ్వ గృహ్యతే గృహ్యతే యత్ర యత్ర గృహ్యతే శ్వ శ్వ గృహ్యతే యత్ర యత్ర గృహ్యతే యత్ర గృహ్యతే గృహ్యతే గృహ్యతే యత్ర యత్ర యత్ర గృహ్యతే గృహ్యతే యజ్ఞం యజ్ఞమేవ యత్ర గృహ్యతే యజ్ఞం ఏవ యజ్ఞం యజ్ఞమేవ యజ్ఞమదృశన్ దృశన్ యజ్ యజ్ఞమదృశన్మదృశం యజ్ఞం యజ్ఞమదృశంతతస్తృశనయజ్ఞం యజ్ఞమదృశంత అదృశంతదస్తుదృశంతదృశంతదేవైవతదోదృశంతదృశంతదేవైవతదస్తుదేవైనమేనమేవతదస్తుదేవైనం అథోస్వగ్రస్వమథోస్వమేవైవస్వమథోస్వమేవ ఛందోన్వరఛందోను పర్యావర్తంతే పర్యావర్తంతే ఛందోన పర్యావర్తంతే పర్యావర్తంతే అథో వై వై పథ పథో వా ఏత ఏతే వై పథ పథో వా ఏతే వా ఏత ఏతే వై వా ఏతేర్ధ్యేతే వై వా ఏతేధి ఏతేర్ధ్యేత ఏతేర్ధ్యపథేనాపథేనాధ్యేత ఏతేర్ధ్యపథేన అధ్యపథేనాపథేనాధ్యపథేనయంత్యపథేనాధ్యపథేనయంతి అపథేనయంతి యంత్యపథేనాపథేనయంతి యంత్యపథేనాపథేనయంతి అధ్యాయంతాన్యేతేన్యేతేన తాన్యేతేన తాన్యేతేన తాన్యేతేన ఏతేనైవైతేనైతేనైవ దేవా దేవా ఏవైతేనైతేనైవ దేవా దేవా ఏవైవ దేవావి దేవావి ఆగ్రహణస్ గృహ్యతే గృహ్యత ఆగ్రహణస్ వైవ ఆగ్రహణస్ గృహ్యతే గృహ్యత ఆగ్రహణస్ వై ఆగ్రయణస్య వైవ ఆగ్రయణస్య ఆగ్రయణస్య వా ఏతదేతద్వా ఆగ్రయణస్య ఆగ్రయణస్య వా ఏతద్ వా ఏతదేతద్వైవ ఏతదాయతనమాయతనమేతద్వైవ ఏతదాయతనం ఏతదాయతనమాయతనమేతదేతదాయతనయ్యజ్యదాయతనమేతదేతదాయతనయ్యత్ ఆయుధనయ్యజ్జదాయతనమాయతనయ్యష్టకం షష్టయ్యదాయతనమాయతనయ్యష్టం ఆయుధనమిత్యాయతనం షష్టకం షష్టయ్యద్యష్టమహరః షష్టయ్యద్యష్టమః షష్టమహరః షష్టకం షష్టమహత్తస్మిద్వత్తస్మిన్న షష్టకం షష్టమహత్తస్మిన్న అహత్తస్మిద్వత్తస్మిన్న హరాత్తస్మిన్ శుక్ర శుక్రస్తస్మిన్న హరాత్తస్మిన్ శుక్ర తస్మిన్ శుక్ర శుక్రస్తస్మిగ్రస్తస్మిన్ శుక్రో వృష్యదే వృష్యదే శుక్రస్తస్మిగ్రస్తస్మిన్ శుక్రో వృష్యదే శుక్రవృష్యదే వృష్యదే శుక్ర శుక్రవృష్యదే తస్మాత్ తస్మాత్ వృష్యదే శుక్ర శుక్రవృష్యదే తస్మాత్ వృష్యదే తస్మాత్ తస్మాత్ వృష్యదే వృష్యదే తస్మాత్ శుక్రస్య శుక్రస్య తస్మాత్ వృష్యదే వృష్యదే తస్మాత్ శుక్రస్య తస్మాత్ శుక్రస్య శుక్రస్య తస్మాత్ తస్మాత్ శుక్రస్యాయతన ఆయతనే శుక్రస్య తస్మాత్ తస్మాత్ శుక్రస్యాయతనే శుక్రస్యాయతన ఆయతనే శుక్రస్య శుక్రస్యాయతనేష్టమేష్టమ ఆయతనే శుక్రస్య శుక్రస్యాయతనేష్టమే ఆయతనేష్టమేష్టమ ఆయతన ఆయుధనేష్టమే హన్నహన్నష్టమ ఆయతన ఆయుధనేష్టమే హన్న ఆయతన ఇత్యాయతనే అష్టమే హన్నహన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ ఆగ్రేణో హన్నష్టమే ఏష్టమే హన్నాగ్రేణ అహన్నాగ్రేణ ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యదే గృహ్యద ఆగ్రేణో హన్నహన్నాగ్రేణో గృహ్యదే ఆగ్రేణో గృహ్యదే గృహ్యద ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యదే ఛందాగుంసి ఛందాగుంసి గృహ్యద ఆగ్రేణ ఆగ్రేణో గృహ్యదే ఛందాగుంసి గృహ్యదే ఛందాగుంసి ఛందాగుంసి గృహ్యదే గృహ్యదే ఛందాగుస్యేవైవ ఛందాగుంసి గృహ్యదే గృహ్యదే ఛందాగుస్యేవ ఛందాగుస్యేవైవ ఛందాగుంసి ఛందాగుస్యేవ దత్తదేవ ఛందాగుంసి ఛందాగుస్యేవ దేవదత్తదేవైవ తద్విత దేవైవ తద్వి తద్విత తద్వివాహయతి వాహయతి తద్వివాహయతి వివాహయతి వాహయతి వివాహయతి ప్రవాహయతి వివాహయతి ప్రవాహయతి ప్రవాహయతి వాహయతి ప్రవస్య సోమస్య న ప్రవాహయతి వాహయతి ప్రవస్య ప్రవస్య సోమస్య న ప్రవస్య సో వివాహం వివాహం వస్య స ప్రవస్య సో వివాహం వస్య సో వివాహం వివాహం వస్య సోమస్య సో వివాహమా ఆప్నోత్యాప్నోది వివాహం వస్య సోమస్య సో వివాహమా ఆప్నోది వివాహమా ఆప్నోత్యాప్నోది వివాహం వివాహమా ఆప్నోది ఆప్నోది వివాహం వివాహమా ఆప్నోది వివాహమిది వివాహం ఆప్నోదియోయ ఆప్నోత్యాప్నోదియ ఏమేవ్య ఆప్నోత్యాప్నోదియ ఏమేవ్యోయ ఏం వేద వేదైవ్యోయ ఏం వేద ఏం వేద వే దైవమేం వేదాథో అథో వే దైవమేం వేదాథో వేదాథో వేద వేదాథో దేవతాభ్యో దేవతాభ్యో సో వేద వేదాథో దేవతాభ్య అథో దేవతాభ్యో దేవతాభ్యో సో అథో దేవతాభ్య ఏమైవ దేవతాభ్యో సో అథో దేవతాభ్య ఏవ అథో ఇత్యథో దేవతాభ్య ఏవైవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ యజ్ఞే యజ్ఞ ఏవ దేవతాభ్యో దేవతాభ్య ఏవ యజ్ఞే ఏవ యజ్ఞే యజ్ఞ ఏవైవ యజ్ఞే సంవిదకం సంవిదం యజ్ఞ ఏవైవ యజ్ఞే సంవిదం యజ్ఞే సంవిదకం సంవిదం యజ్ఞే యజ్ఞే సంవిదం దధాతి దధాతి సంవిదం యజ్ఞే యజ్ఞే సంవిదం దధాతి సంవిదం దధాతి దధాతి సంవిదకం సంవిదం దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి సంవిదకం సంవిదం దధాతి తస్మాత్ సంవిదమితి సంవిదం దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాదిదమిదం తస్మాత్ దధాతి దధాతి తస్మాదిదం తస్మాదిదమిదం తస్మాత్ తస్మాదిదమన్యో అన్య ఇదం తస్మాత్ తస్మాదిదమన్య ఇదమన్యో అన్య ఇదమిదమన్యో అన్యస్మా అన్యస్మా అన్య ఇదమిదమన్యో అన్యస్మై అన్యో అన్యస్మా అన్యస్మా అన్యో అన్యస్మై దాది దాచన్యస్మా అన్యో అన్యస్మై దాది అన్యస్మై దాది దాచన్యస్మా అన్యస్మై దాది దాదీతి దాది ప్రజాపతిరకామయదామయద ప్రజాపతి ప్రజాపతిరకామయద ప్రాకామయద ప్రజాపతి ప్రజాపతిరకామయద ప్ర ప్రజాపతి ప్రజాది అకామయత ప్రాకామయతామయత ప్రజాయేయజాయేయ ప్రాకామయతామయత ప్రజాయేయ ప్రజాయేయజాయేయ ప్రజాయేయేతి జాయేయ ప్రజాయేయేతి జాయేయేతి జాయేయ జాయేయేతి సత ఇది జాయేయ జాయేయేతి సహ ఇది సత ఇది దిశ ఏతమేతకం స ఇది దిశ ఏతం స ఏతమేతకోదత ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతకోదత ఏదం ద్వాదశ రాత్రం ఏదం ద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యదపశ్యద్వాదశ రాత్రమేతమేతం ద్వాదశ రాత్రమపశ్యద్ ద్వాదశ రాత్రమపశ్యదపశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం తమపశ్యద్వాదశ రాత్రం ద్వాదశ రాత్రమపశ్యత్తం ద్వాదశ రాత్రమిది ద్వాదశ రాత్రం అపశ్యత్తం తమపశ్యదపశ్యత్తమా తమపశ్యదపశ్యత్తమా ప్రమాదంతమాహరదహరదాదంతమాహరద్ ఆహరదహరదాహరత్తేన తేనాహరదాహరత్తేన ఆరత్తేన తేన ఆహరదహరత్తేన యజత ప్రజాయత ప్రాజాయత ప్రజాయత ప్రజాయేయ ప్రజాయేయ జాయేయ ప్రజాయేయేతి జాయేయ ప్రజాయేయేతి జాయేయ జాయేయేతి సతీతి జాయేయ జాయేయేతి సద్వాదశ రాత్రేణ ద్వాదశ రాత్రేణ సతీతి సద్వాదశ రాత్రేణ యజేత ద్వాదశ రాత్రేణ యజేత ప్రజాయేత ద్వాదశ రాత్రేణ ప్రజాయేత ఏవ ప్రజాయేత ఏవ జాయేత ఏవ జాయేత బ్రహ్మవాదినో జాయేత ఏవ జాయేత బ్రహ్మవాదిన జాయతే బ్రహ్మవాదినో వదంతి వదంతి బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామప్రాయణా వదంతి అగ్నిష్టామప్రాయణా వదంతి బ్రహ్మవాదినో వదంతి అగ్నిష్టామప్రాయణా బ్రహ్మవాదినైతి బ్రహ్మ వాజన అలంజ్ఞిష్టామప్రాయణ అగ్నిష్టామప్రాయణా వదంతి వదంతి అగ్నిష్టామప్రాయణా యజ్ఞా అగ్నిష్టామప్రాయణా యజ్ఞా అగ్నిష్టామప్రాయణా వదంతి వదంతి అగ్నిష్టామప్రాయణా యజ్ఞా అగ్నిష్టామప్రాయణా యజ్ఞా అసాధ యజ్ఞా అగ్నిష్టామప్రాయణా యజ్ఞా అసాధ యజ్ఞా యజ్ఞా అధగస్మాత్ కస్మాత్ కస్మాత్ అధగస్మాత్ రాత్రో రాత్ర కస్మాత్ అధగస్మాత్ రాత్ర కస్మాత్ రాత్ర కస్మాత్ రాత్ర పూర్వ పూర్వ రాత్ర కస్మాత్ కస్మాత్ రాత్ర పూర్వ అధి రాత్ర ఇత్యది రాత్ర పూర్వ ప్రపూర్వ పూర్వ ప్రయుజ్యతే యుజ్యతే ప్రపూర్వ పూర్వ ప్రయుజ్యతే ప్రయుజ్యతే యజ్యతే ప్రపయుజ్యత ఇది యజ్యతే ఇది యజ్యతే ఇది చక్షుషి చక్షుషి ఇది యజ్యతే ఇది చక్షుషి చక్షుషి ఇది చక్షుషి వై వై చక్షుషి ఇది చక్షుషి వై చక్షుషి వై వై చక్షుషి చక్షుషి వా ఏతే యజ్ఞస్య ఏతే యజ్ఞస్య యజ్ఞస్యైతే అగ్నిష్టోమో కలీనికే అగ్నిష్టోమో కలీనికే అగ్నిష్టోమో కలీనికే అగ్నిష్టోమో కలీనికే అగ్నిష్టోమో కలీనికే అగ్నిష్టోమోయ్యదగ్నిష్టోమాగ్నిష్టోమోయరగ్నిష్టోమోయరగ్నిష్టోమోయరగ్నిష్టోమోయరగ్నిష్టోమన్ అగ్నిష్టోమాదిత్యగ్నిష్టోమోయ్యదగ్నిష్టోమం పూర్వం ప్రయుంజేరన్ ప్రయుంజేరన్ పూర్వం అగ్నిష్టోమగ్నిష్టోమం పూర్వం ప్రయుంజేరన్ అగ్నిష్టోమనిత్యగ్నిష్టోమం పూర్వం ప్రయుంజేరన్ ప్రయుంజేరన్ పూర్వం ప్రయుంజేరన్ బహిర్ధా ప్రయుంజేరన్ బహిర్ధా ప్రయుంజేరన్ బహిర్ధా కనీనికే బహిర్ధా ప్రయుంజేరన్ బహిర్ధా కనీనికే ప్రయుంజేరన్ ఇది ప్రయుంజేరన్ బహిర్ధా కనీనికే బహిర్ధా బహిర్ధా కనీనికే దధ్యత్ రాత్రస్తస్మాత్తస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత్రస్మాత ప్రయుజ్యతే ప్రయుజ్యతే చక్షుషీ చక్షుషీ యజ్యతే ప్రయుజ్యతే చక్షుషీ యజ్యతే చక్షుషీ చక్షుషీ యజ్యతే యజ్యతే చక్షుషీ ఏవైవ చక్షుషీ యజ్యతే యజ్యతే చక్షుషీ ఏవ చక్షుషీ ఏవైవ చక్షుషీ చక్షుషీ ఏవ యజ్ఞే యజ్ఞ ఏవ చక్షుషీ చక్షుషీ ఏవ యజ్ఞే చక్షుషీ ఇది చక్షుషీ ఏవ యజ్ఞే యజ్ఞ ఏవైవ యజ్ఞే ధృత్వా యజ్ఞ ఏవైవ యజ్ఞే ధృత్వా యజ్ఞే ప్రతిదధతి దధతి ప్రతి ప్రతిదధతి యోయో దధతి ప్రతి ప్రతిదధతి దధతి యోయో దధతి దధతి యో వై వై యో దధతి దధతి యో వై యో వై వై యో యో వై గాయత్రీం గాయత్రీం వై యో యో వై గాయత్రీం వై గాయత్రీం గాయత్రీం వై వై గాయత్రీం జ్యోతిఃపక్షాం జ్యోతిఃపక్షాం గాయత్రీం వై వై గాయత్రీం జ్యోతిఃపక్షాం గాయత్రీం జ్యోతిపక్షాం జ్యోతిపక్షాం గాయత్రీం గాయత్రీం జ్యోతిపక్షాం వేద వేద జ్యోతిపక్షాం గాయత్రీం గాయత్రీం జ్యోతిపక్షాం వేద జ్యోతిపక్షాం వేద వేద జ్యోతిపక్షాం జ్యోతిపక్షాం వేద జ్యోతిషా జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా జ్యోతిషా భాషాసు వర్గంసు వర్గం భాషా జ్యోతిషా జ్యోతిషా భాషాసు వర్గం భాషాసు వర్గకంసు వర్గం భాషా భాషాసు వర్గం లోకం లోకకంసు వర్గం భాషా భాషాసు వర్గం లోకం స్వర్గం లోకం లోకకంసు వర్గకంసు వర్గం లోకమే లోకకంసు వర్గకంసు వర్గం లోకమేది స్వర్గమితి సమాహారం లోకమే చేత లోకం లోకమే నియౌ యావేది లోకం లోకమే నియౌ యజ్ఞౌ యావేత్యవిష్టామావిష్టమౌ యావేత్యవిష్టమౌ యావిష్టామావిష్టమౌ యౌ యావిష్టమౌ ధౌ దావిష్టమౌ యౌ యావిష్టమౌ ధౌ అగ్నిష్టమౌ ధౌ దావిష్టమావిష్టమౌ ధౌ పక్షౌ పక్షౌ దావిష్టమావిష్టమౌ ధౌ పక్షౌ అగ్నిష్టమావిత్యగ్నిష్టమౌ తౌ పక్షౌ పక్షౌ ధౌ ధౌ పక్షౌ యే పక్షౌ ధౌ ధౌ పక్షౌ యే పక్షౌ యే పక్షౌ పక్షౌ ఏంతరేంతరే పక్షౌ పక్షౌ ఏంతరే ఏంతరేంతరేష్టావంతరేంతరేష్టౌ అంతరేష్టావష్టావంతరేంతరేష్టావుఖ్యా ఉఖ్యా అష్టావంతరేంతరేష్టావుఖ్యా అష్టావుఖ్యా ఉఖ్యా అష్టావష్టావుఖ్యా సదముఖ్యా అష్టావష్టావుఖ్యా స ఉఖ్యా సదముఖ్యా ఉఖ్యా స ఆత్మాత్మా సముఖ్యా ఉఖ్యా స ఆత్మా స ఆత్మాత్మా సత ఆత్మైశేషాత్మా సత ఆత్మైషా ఆత్మైశేషాత్మాత్మైషా వై వా ఏషాత్మాత్మైషా వై ఏషా వై వా ఏషైషా వై గాయత్రీ గాయత్రీ వా ఏషైషా వై గాయత్రీ వైగాయత్రీ గాయత్రీ వై వై గాయత్రే జ్యోతిపక్షా జ్యోతిపక్షా గాయత్రీ వై వై గాయత్రే జ్యోతిపక్షా గాయత్రీ జ్యోతిపక్షా జ్యోతిపక్షా గాయత్రీ గాయత్రీ జ్యోతిపక్షా యో జ్యోతిపక్షా గాయత్రీ గాయత్రీ జ్యోతిపక్షాయ జ్యోతిపక్షాయో యో జ్యోతిపక్షా జ్యోతిపక్షాయ ఏమేం యో జ్యోతిపక్షా జ్యోతిపక్షాయ ఏం జ్యోతిపక్షే జ్యోతి పక్షా యోజ ఏం వేద వేదయోజ ఏం వేద ఏం వేద వేదైవమేవం వేద జ్యోతిషా జ్యోతిషా వేదైవమేవం వేద జ్యోతిషా వేద జ్యోతిషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా వేద వేద జ్యోతిషా భాషా జ్యోతిషా భాషా భాషా జ్యోతిషా జ్యోతిషా భాషాసు వర్గకోసు వర్గం భాషా జ్యోతిషా జ్యోతిషా భాషాసు వర్గం భాషాసు వర్గకోసు వర్గం భాషా భాషాసు వర్గం లోకం లోకకోసు వర్గం భాషా భాషాసు వర్గం లోకం వర్గం లోకం లోకకోసు వర్గకోసు వర్గం లోకమే లోకకోసు వర్గకోసు వర్గం లోకమేది స్వర్గమితి స్వాహకం లోకమే లోకం లోకమేది ప్రజాపతి ప్రజాపతిరే లోకం లోకమేది ప్రజాపతి ఏది ప్రజాపతి ప్రజాపతిరేత్యేది ప్రజాపతిర్వై వై ప్రజాపతిరేత్యేది ప్రజాపతిర్వై ప్రజాపతిర్వై వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష వై ప్రజాపతి ప్రజాపతిర్వా ఏష ప్రజాపతిమిది ప్రజాపతి వా ఏష వై వా ఏషద్వాదశాద్వాదశైష వై వా ఏషద్వాదశాద్వాదశైష ఏషద్వాదశాహితోషైష ద్వాదశ రాత్రో యౌ యౌ ద్వాదశ రాత్రో యౌ యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో యౌ ద్వాదశ రాత్రో య

సర్వాసాగుస్మృణాత్యేవ స్మృణ సర్వాసా ప్రజానా ప్రజానా ప్రజానా ప్రాణై ప్రాణై ప్రజానా ప్రాణై ప్రజానాం ప్రాణే ప్రాణే ప్రజానాం ప్రజానాం ప్రాణేరాసు ఆసతే ప్రాణే ప్రజానాం ప్రజానాం ప్రాణేరాసతే ప్రజానామిది ప్రజానాం ప్రాణేరాసు ఆసతే ప్రాణే ప్రాణేరాసతే ఆసతే ప్రాణే ప్రాణేరాసతే ప్రాణేరి ప్రాణే ఆసతే ఆసత ఆసతే సత్రగుణ సత్రయ్య ఆసత ఆసతే సత్రం ఏ సత్రగుణ సత్రయ్య సత్రమాసత ఆసతే సత్రయ్య సత్రమాసతే సత్రమాసత ఆసతే సత్రగుణ సత్రమాసతే తస్మాత్తస్మాదాసతే సత్రగుణ సత్రమాసతే తస్మాత్ ఆసతే తస్మాత్తస్మాదాసత ఆసతే తస్మాత్ పృచ్ఛంది పృచ్ఛంది తస్మాదాసత ఆసతే తస్మాత్ పృచ్ఛంది తస్మాత్ పృచ్ఛంది పృచ్ఛంది తస్మాత్తస్మాత్ పృచ్ఛంది కిం పృచ్ఛంది తస్మాత్తస్మాత్ పృచ్ఛంది కిం పృచ్ఛంది కిం పృచ్ఛంది పృచ్ఛంది కిమేత ఏతే కిం పృచ్ఛంది పృచ్ఛంది కిమేతే కిమేత ఏతే కింకిమేతే సత్రిణ సత్రిణ ఏతే కింకిమేతే సత్రిణ ఏతే సత్రిణ సత్రిణ ఏత ఏతే సత్రిణ ఇది సత్రిణ ఏత ఏతే సత్రిణ ఇది సత్రిణ ఇది సత్రిణ సత్రిణ ఇది ప్రియ ప్రియ ఇది సత్రిణ సత్రిణ ఇది ప్రియ ఇది ప్రియ ప్రియ ఇది ప్రియ ప్రజానాం ప్రజానాం ప్రియ ఇది ప్రియ ప్రజానాం ప్రియ ప్రజానాం ప్రజానాం ప్రియ ప్రియ ప్రజానాముచ్యత ఉచిత ప్రజానాం ప్రియ ప్రియ ప్రజానాముచిత ప్రజానాముచ్యత ఉచిత ప్రజానాం ప్రజానాముచ్యత భవతి భవత్యుచిత ప్రజానాం ప్రజానాముచిత భవతి ప్రజానామిది ప్రజానాం ఉచిత భవతి భవత్యుచిత ఉచిత భవతి యో భవత్యుచిత ఉచిత భవతి ఉచిత ఇది ఉచిత భవతి యో భవతి భవతి ఏమేమయ్యో భవతి భవతి ఏమేమయ్యోయ ఏం వేద వేదైవయ్యోయ ఏం వేద ఏం వేద వేదైవేదం వేద వేద నవై వై నరవా ఏష వై నరవా ఏష వైవా ఏషోన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర ఏష వైవా ఏషోన్యతో వైశ్వానర ఏషోన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర ఏష ఏషోన్యతో వైశ్వానర స్వర్గాయ స్వర్గాయాన్యతో వైశ్వానర ఏష ఏషోన్యతో వైశ్వానర స్వర్గాయ అన్యతో వైశ్వానర స్వర్గాయ స్వర్గాయాన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర స్వర్గాయ లోకాయ లోకాయ స్వర్గాయాన్యతో వైశ్వానరోన్యతో వైశ్వానర స్వర్గాయ లోకాయ అన్యతో వైశ్వానర ఇత్యన్యత వైశ్వానర స్వర్గాయ లోకాయ లోకాయ స్వర్గాయ స్వర్గాయ లోకాయ ప్రప్రలోకాయ స్వర్గాయ స్వర్గాయ లోకాయ ప్ర స్వర్గాయేతి స్వర్గాయ లోకాయ ప్రప్రలోకాయ లోకాయ ప్రాభవద భవత్ప్రలోకాయ లోకాయ ప్రాభవద ప్రాభవద భవత్ప్రాభవదూర్ధ ఊర్ధ్వభవత్ప్రాభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవదూర్ధ్వభవ ఏష ఆతృత ఆతృత ఏష వైవ ఏష ఆతృత ఏష ఆతృత ఆతృత ఏష ఆతృత ఆసీదాసీదాతృత ఏష ఆతృత ఆసీద్ ఆతృత ఆసీదాసీదాతృత ఆతృత ఆదీప్తేత ఆసీదాతృత ఆతృత ఆదీప్తే ఆతృతరిత్యాతృత ఆదీప్తేత ఆసీదాసీప్తే దేవాస్త ఆసీదాసీప్తే దేవా తే దేవా దేవాస్తే దేవా ఏతమేతం దేవాస్తే దేవా ఏతం దేవా ఏతమేతం దేవా దేవా ఏతం వైశ్వానరం వైశ్వానరమేతం దేవా ఏతం వైశ్వానరం ఏతం వైశ్వానరం వైశ్వానరమేతమేతం వైశ్వానరం పరి పరి వైశ్వానరమేతమేతం వైశ్వానరం పరి వైశ్వానరం పరి పరి వైశ్వానరం వైశ్వానరం పర్యోహన్ అవహన్ పరి వైశ్వానరం వైశ్వానరం పర్యోహన్ పర్యోహన్ అవహన్ పరి పర్యోహన్ సువర్గస్వర్గస్ోహన్ పరి పర్యోహన్ సువర్గస్ ఓహన్ సువర్గస్వర్గస్ోహన్ ఓహన్ సువర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్వర్గస్ ప్రభూతి ప్రభూతి లోకస్వర్గస్వర్గస్వర్గస్ ప్రభూతి ప్రభోచ్యాతవోవైవాతవోవాతేన ఏతేనైతేన వైవ ఏతేన ప్రజాపతిం ప్రజాపతిమేతేన వైవ ఏతేన ప్రజాపతిం ఏతేన ప్రజాపతిం ప్రజాపతిమేతేనైతేన ప్రజాపతిమయాజయన్ ప్రజాపతిమేతేనైతేన ప్రజాపతిమయాజయన్ ప్రజాపతిమయాజయన్ మయాజయన్ ప్రజాపతిం ప్రజాపతిమయాజయంతేషు తేష్యాజయన్ ప్రజాపతిం ప్రజాపతిమయాజయంతేషు ప్రజాపతిమిది ప్రజాపతి ఏతేనైతేన హిత్యేతేనాగ్రే ఏతేనాగ్రేగ్ర ఏతేనైతేనాగ్రేయ జతాయ జతాగ్ర ఏతేనైతేనాగ్రేయ జత అగ్రేయ జతాయ జతాగ్రేగ్రేయ జతైష ఏషోయ జతాగ్రేగ్రేయ జతైష అయజతైష ఏషోయ జతాయ జతైష ఐషోయ జతాయ జతైష ఏష హైష ఏష హవై వై హైష ఏష హవై హవై వై హవై గుణపం గుణపం వై హవై గుణపం వై గుణపం గుణపం వై వై గుణపమత్యత్తి గుణపం వై వై గుణపమత్తి గుణపమత్యత్తి గుణపం గుణపమత్తి యోయోత్తి గుణపం గుణపమత్య అత్తి యోయోత్తి సత్రే సత్రే యోత్తి సత్రే యత్రే సత్రే యోయ సత్రే ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది సత్రే యోయ సత్రే ప్రతిగృహ్ణాది సత్రే ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది సత్రే సత్రే ప్రతిగృహ్ణాది పురుషగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది సత్రే సత్రే ప్రతిగృహ్ణాది పురుషగుణపం ప్రతిగృహ్ణాది పురుషగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపమశ్వగుణపమశ్వగుణపం పురుషగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపమశ్వగుణపం ప్రతిగృహ్ణాది ప్రతిగృహ్ణాది పురుషగుణపమశ్వగుణపమశ్వగుణపం పురుషగుణపం పురుషగుణపమశ్వగుణపం గౌర్గౌరశ్వగుణపం పురుషగుణపం పురుషగుణపమశ్వగుణపం గౌ పురుషగుణపమిది పురుష గుణపం అశ్వగుణపం గౌర్గౌరశ్వగుణపమశ్వగుణపం గౌర్వై వై గౌరశ్వగుణపమశ్వగుణపం గౌర్వై అశ్వగుణపమిత్యశ్వ గుణపం గౌర్వై వై గౌర్గౌర్వాన్నమన్నం వై గౌర్గౌర్వాన్నం వా అన్నమన్నం వై వా అన్నంజేనయేనాన్నం వై వా అన్నంజేన అన్నంజేనయేనాన్నమన్నంజేన పాత్రేణ పాత్రేణయేనాన్నమన్నంజేన పాత్రేణ ఏన పాత్రేణ పాత్రేణ ఏన ఏన పాత్రేణాన్నమన్నం పాత్రేణ ఏన ఏన పాత్రేణాన్నం పాత్రేణాన్నమన్నం పాత్రేణ పాత్రేణాన్నం బిభ్రతి బిభ్రత్యన్నం పాత్రేణ పాత్రేణాన్నం బిభ్రతి అన్నం బిభ్రతి బిభ్రత్యన్నమన్నం బిభ్రతి యద్యద్ బిభ్రత్యన్నమన్నం బిభ్రతి యద్ బిభ్రతి యద్యద్ బిభ్రతి బిభ్రతి యత్తత్తద్యద్ బిభ్రతి బిభ్రతి యత్తద్ యత్తత్తద్యద్యత్తన్నమదద్యద్యత్తన్న తన్నన దత్తన్న నిర్ణయనిజతి నిర్ణయనిజతి నదత్తన్న నిర్ణయనిజతి నిర్ణయనిజతి నిర్ణయనిజతి నిర్ణయనిజతిదస్తతో నిర్ణయనిజతి నిర్ణయనిజతి నిర్ణయనిజతిదస్తతో నిర్ణయనిజతి నిర్ణయనిజతితో నిర్ణయనిజతి నిర్ణయనిజతిదోధి నిర్ణయనిజతీతి నిహితేనిజతి తదోధ్యధికదస్తతోధిమలమ్మలమధితదస్తతోధిమలం అధిమలమ్మలమధ్యమలం జాయతే జాయతేమలమధ్యమలం జాయతే మలం జాయతే జాయతేమలం మలం జాయత ఏక ఏకో జాయతేమలం మలం జాయత ఏక జాయత ఏక ఏకో జాయతే జాయత ఏక ఏవై వైకో జాయతే జాయత ఏక ఏవ ఏక ఏవై వైక ఏక ఏవయ చేతయుజేతైవైక ఏక ఏవయచేత ఏవయ చేతయుజేతైవైవయ చేతైక ఏకో యజేతైవై చేతైక యజేతైక ఏకో యజేత యజేతైకో హిష్యేకో యజేతయుజేతైకో హి ఏ కోహిష్యేక ఏకో హి ప్రజాపతి ప్రజాపతిర్హేక ఏకో హి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతిర్హే ప్రజాపతిరార్ధోదార్ధోత్ ప్రజాపతిర్హే ప్రజాపతిరార్ధోత్ ప్రజాపతిరార్ధోదార్ధోత్ ప్రజాపతి ప్రజాపతిరార్ధోద్వాదశద్వాదశార్ధోత్ ప్రజాపతి ప్రజాపతిరార్ధోద్వాదశ ప్రజాపతిరిది ప్రజాపతి ద్వాదశద్వాదశార్ధోదార్ధోద్వాదశరాత్రీరాత్రేర్ద్వాదశార్ధోదార్ధోద్వాదశరాత్రీర్ద్వాదశరాత్రీరాత్రేర్ద్వాదశద్వాదశరాత్రీర్ దీక్షితో దీక్షితో రాత్రేర్ద్వాదశద్వాదశరాత్రీర్ దీక్షిత స్యాత్ ద్వాదశద్వాదశ్యాద్వాదశద్వాదశ్యాద్దీక్షితో దీక్షిత స్యాత్ ద్వాదశ ద్వాదశద్వాదశ్యాద్ద్వాదశమాసామాసాద్వాదశ్యాద్ద్వాదశమాసాః ద్వాదశమాసామాసాద్ద్వాదశద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరమాసామాసాః సంవత్సరః సంవత్సర ప్రజాపతి ప్రజాపతిస్తంవత్సరస్తంవత్సర ప్రజాపతి సంవత్సర ఇది సంవత్సర ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి ప్రజాపత జాయతే వై తత్వై జాయతే వైజాయతే జాయతే వై వైజాయతే యో యో జాయతే వై వైజాయతే జాయతేజో యో జాయతే జాయతేజస్తపసస్తపసో యో జాయతే జాయతేజస్తపస యస్తపసస్తపసో యోజస్తపసోధ్యతి తపసో యోజస్తపసోధి తపసోధ్యతి తపసస్తపసోధి జాయతే జాయతేజి తపసస్తపసోధి జాయతే అధిజాయతే జాయతేభ్యతి జాయతేజు గర్భా చుగర్భా జాయతేభ్యతి జాయతేజు గర్భా జాయతే చుగర్భా చుగర్భా జాయతే జాయతేజు గర్భా వై వై చుగర్భా జాయతే జాయతేజు గర్భా వై చుగర్భా వై వై చుగర్భా చుగర్భా వా ఏతా ఏతా వై చుగర్భా చుగర్భా వా ఏతా చుగర్భేజు చుగర్భా వా ఏతా ఏతా వై వా ఏతాస్తిస్రస్తిస్రస్తిస్రస్తిస్ర ఏతా వై వా ఏతాస్తిస్రస్తిస్ర ఏతాస్తిస్రస్తిస్రస్తిస్ర ఏతా ఏతాస్తిస్రస్తిస్రోరాత్రయోరాత్రయుక్తిస్రస్తిస్ర ఏద్వాదశ ప్రథమా యజ్ఞం ప్రథమాయజ్ఞం దారిస్తాభిర్యజ్ఞం ప్రథమా యజ్ఞం దారి యజ్ఞం దారిస్తాభిర్యజ్ఞం యజ్ఞం దారిస్తం దారిస్తాభిర్యజ్ఞం యజ్ఞం దారిస్తం భరతి భరతి సంభరతి సంభరతి సంభరతి భరతి భరతి యజ్ఞం యజ్ఞం విధియా యజ్ఞం యజ్ఞం విధియా యజ్ఞం దారిస్తాభిర్యజ్ఞం విధియా యజ్ఞం దారి యజ్ఞం దారిస్తాభిర్యజ్ఞం యజ్ఞం దారి యజ్ఞం యజ్ఞం దారి యజ్ఞం దారిస్తాభిర్యజ్ఞం యజ్ఞం దారి విరాదాభిర్యజ్ఞం యజ్ఞం దారి విరా నిర్ణయనిక్తేనేనిక్తేనిష్టాభిస్తాభిర్నిర్ణయనిక్తే నిర్ణయనిక్తేనేనిక్తేయాయానేనిక్తేనిర్ణయనిక్తేయా నేనిక్తేయాయానేనిక్తేనేనిక్తేయాశ్చిదత్తేశ్చిదత్తేర్యానేనిక్తేనేనిక్తేయాశ్చిదత్తే ఆవిరాత్మానమాత్మానంతావిస్తావిరాత్మానంతరతోంతరతఆత్మానంతావిస్తావిరాత్మానంతరతః ఆత్మానమంతరతోంతరతఆత్మానమాత్మానంతరతః శుంధతే శుంధతేంతరతఆత్మానమాత్మానమంతరతః శుంధతే అంతరతః శుంధతే శుంధతేంతరతోంతరతః శుంధతే యో యశుంధతేంతరతోంతరతః శుంధతే యో యశుంధతేంతరతోంతరతః శుంధతే యో వై వై యశుంధతేంతరతేయో వై యో వై వై యో వా అస్యాస్య వై యో వా అస్య కాస్య వై వా అస్య పశుం పశుమత్య వై వా అస్య పశుం అస్య పశుం పశుమత్య అస్య పశుమత్య పశుమత్యత్య పశుం పశుమత్య మాగుంసం మాగుంసనత్య పశుం పశుమత్య మాగుంసం అత్య మాగుంసం మాగుంసనత్య మాగుంసగుంసస మాగుంసనత్య మాగుంసగుంస మాగుంసగుంసస మాగుంసం మాగుంసగుంసోత్య మాగుంసం మాగుంసగుంసోత్య సోత్యత్యసోత్యోయోత్యతోత్యయ అత్యయోయోత్యత్యః పురోడాశం పురోడాశం యోత్యత్యః పురోడాశం యః పురోడాశం పురోడాశం యోయః పురోడాశం మస్తిష్కం మస్తిష్కం పురోడాశం యోయః పురోడాశం మస్తిష్కం పురోడాశం మస్తిష్కం మస్తిష్కం పురోడాశం పురోడాశం మస్తిష్కగుంసః మస్తిష్కగుంసః మస్తిష్కం మస్తిష్కగుంసయోయస్త మస్తిష్కం మస్తిష్కగుంసయః తయోయస్త్రయ పరివాపం పరివాపం యస్త్రయ పరివాపం యః పరివాపం పరివాపం యోయః పరివాపం పురీషం పురీషం పరివాపం యోయః పరివాపం పురీషం పరివాపం పురీషం పరివాపం పరివాపం పురీషకూసక పురీషం పరివాపం పరివాపం పురీషకూసః పరిపాతమితి పరీపాతం పురీషకోసత పురీషం పురీషకోసయోయస్త పురీషం పురీషకోసయ సయోయస్త సయ ఆజ్యమాజ్యస్త సయ ఆజ్యం య ఆజ్యమాజ్యోయ ఆజ్యం మధ్యాహ్నం మధ్యాహ్నమాజ్యోయ ఆజ్యం మధ్యాహ్నం ఆజ్యం మధ్యాహ్నం మధ్యాహ్నమాజ్యమాజ్యం మధ్యాహ్నకోసత మధ్యాహ్నమాజ్యమాజ్యం మధ్యాహ్నకోస మధ్యాహ్నకోసత మధ్యాహ్నం మధ్యాహ్నకోసయోయస్త మధ్యాహ్నం మధ్యాహ్నకోసయ సయోయస్త సయస్వామకోసోమయ్యస్త సయస్వామం యస్వామకోసోమయ్యోయస్వామగ్రస్వేదగ్రస్వేదకోసోమయ్యోయస్వామగ్రస్వేదం స్వామగ్రస్వేదగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోమకోసోమగ్రస్వేదకోసోప్యభిసస్వేదగ్రస్వేదకోసోపి ప్రతిగృహాది ద్వాదశాహే ప్రతిగృహాద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన ద్వాదశాహేన యాజ్యన్న యాజ్యం పాత్మన పాత్మనో యాజ్యన్న యాజ్యం పాత్మన యాజ్యం పాత్మన పాత్మనో యాజ్యం యాజ్యం పాత్మనో వ్యావృత్తి వ్యావృత్తి పాత్మనో యాజ్యం యాజ్యం పాత్మనో వ్యావృత్తి పాత్మనో వ్యావృత్తి వ్యావృత్తి పాత్మన పాత్మనో వ్యావృత్తి వ్యావృత్యా ఇది వి ఆవృత్తి ఏకస్మై స్వాహ స్వాహైకస్మా ఏకస్మై స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాక స్వాహైకస్మా ఏకస్మై స్వాహ ద్వాభ్యాం స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాక స్వాహ స్వాహ ద్వాభ్యాక స్వాహ స్వాహ ద్వాభ్యాక స్వాహ ద్వాభ్యాక స్వాహ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాక స్వాహ త్రిభ్య త్రిభ్య స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాక స్వాహ త్రిభ్య స్వాహ అత్రిభ్య స్త్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్య స్వాహ త్రిభ్య స్వాహ స్వాహ అత్రిభ్య స్త్రిభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ అత్రిభ్య స్త్రిభ్య స్వాహ చతుర్భ్య త్రిభ్యేభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ పంచభ్య చతుర్భ్య ఇది చతుర్భ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ షభ్య షభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ షభ్య పంచభ్య ఇది పంచాభ్య స్వాహ షభ్య షభ్య స్వాహ స్వాహ షభ్య స్వాహ స్వాహ షభ్య స్వాహ స్వాహ షభ్య స్వాహ షభ్య స్వాహ స్వాహ షభ్య షభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ షభ్య షభ్య స్వాహ సప్తభ్య షభ్య ఇది షడభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ అష్టాభ్య సప్తభ్య ఇది సప్తాభ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ అష్టాభ్యస్వాహ స్వాహ అష్టాభ్యో అష్టాభ్యస్వాహ నవభ్య నవభ్యస్వాహ అష్టాభ్యో అష్టాభ్యస్వాహ నవభ్య స్వాహ నవభ్య నవభ్యస్వాహ స్వాహ నవభ్యస్వాహ స్వాహ నవభ్యస్వాహ స్వాహ నవభ్యస్వాహ నవభ్యస్వాహ స్వాహ నవభ్య నవభ్యస్వాహ దశభ్య దశభ్యస్వాహ నవభ్య నవభ్యస్వాహ దశభ్య నవభ్య ఇది నవాభ్య స్వాహ దశభ్య దశభ్యస్వాహ స్వాహ దశభ్యస్వాహ స్వాహ దశభ్యస్వాహ స్వాహ దశభ్యస్వాహ దశభ్యస్వాహ స్వాహ దశభ్య దశభ్యస్వాహ ఏకాదశభ్య ఏకాదశభ్యస్వాహ దశభ్య దశభ్యస్వాహ ఏకాదశభ్య దశభ్య ఇది దశాభ్య స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఆద్వాదశభ్యో ద్వాదశభ్య స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ ఆద్వాదశభ్య ఏకాదశభ్య ఇత్యేకాదశభ్య స్వాహ ఆద్వాదశభ్యో ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ స్వాహ ఆద్వాదశభ్య స్వాహ త్రయోదశభ్యస్వాహ చతుర్దశభ్యశ్చతుర్దశభ్యస్వాహ షోడశభ్యోడశభ్యస్వాహ షోడశభ్యస్వాహ సప్తదశభ్యస్వాహ సప్తదశభ్యస్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్యస్వాహ సప్తదశభ్యస్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్యస్వాహ స్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్యస్వాహ సప్తదశభ్యస్వాహ అష్టాదశభ్యస్వాహ అష్టాదశభ్యస్వాహ అష్టాదశభ్యస్వాహ అష్టాదశభ్యస్వాహ అష్టాదశభ్యో అష్టాదశభ్యస్వాహ ఏకాదశ ఏకాన్నైకాదేకాన్నవిగుంశత్యేవిగుంశత్యేనైకాదేకాన్నవిగుంశత్యే నవవిగుంశత్యేవిగుంశత్యేనవవిగుంశత్యే స్వాహ స్వాహ విగుంశత్యేనవవిగుంశత్యే స్వాహ నవవిగుంశత్యేనవవిగుంశత్యే స్వాహ విగుంశత్యేవిగుంశత్యే స్వాహ నవవిగుంశత్యే నవవిగుంశత్యే స్వాహ నవవిగుంశత్యే నవవిగుంశత్యే స్వాహ నవవిగుంశత్యేస్వాహ నవవిగుంశత్యే నవవిగుంశత్యే స్వాహికాదేకాత్స్వాహ నవవిగుంశత్యే నవవిగుంశత్యే స్వాహికాదేకాత్స్వాహ ఏకాన్నైకాదేకాన్న చత్వారి గుంశతే చత్వారి గుంశతేనైకాదేకాన్న చత్వారి గుంశతే చత్వారి గుంశతే చత్వారి గుంశతేన చత్వారి గుంశతే స్వాహ స్వాహ చత్వారి గుంశతేన చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతేన చత్వారి గుంశతే స్వాహ చత్వారి గుంశతే చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహికాదే స్వాహ నవ చత్వారి గుంశతే నవ చత్వారి గుంశతే స్వాహికా ఆదే నవ చత్వారి గుంశత ఇత నవ చత్వారి గుంశతే స్వాహికాదేకాత్ స్వాహా స్వాహికాన్ననైకాత్ స్వాహా స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న షష్ఠీ షష్ఠీనైకాదేకాన్న షష్ఠీ షష్ఠీ షష్ఠీన షష్ఠీ స్వాహా స్వాహ షష్ఠీన షష్ఠీ స్వాహా షష్ఠీ స్వాహా స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ నవ షష్ఠీ స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహ స్వాహ నవ షష్ఠీ స్వాహ స్వాహ నవ షష్ఠీ స్వాహ స్వాహ నవ షష్ఠీ స్వాహా నవ షష్ఠీ స్వాహ స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాదేకా స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాష్ఠీ స్వాహికాదేకా స్వాహ స్వాహికాన్ననైకా స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్నాశీత్యా అశీత్యేనైకాదేకాన్నాశీత్యై నాశీత్యా అశీత్యేన నాశీత్యై స్వాహ స్వాహ శీత్యేన నాశీత్యై స్వాహ అశీత్యై స్వాహ స్వాహ శీత్యా అశీత్యై స్వాహ నవాశీత్యే నవాశీత్యై స్వాహ శీత్యా అశీత్యై స్వాహ నవాశీత్యై స్వాహ నవాశీత్యే నవాశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యై స్వాహ నవాశీత్యై స్వాహ స్వాహ నవాశీత్యే నవాశీత్యై స్వాహికాదేకాత్ స్వాహ నవాశీత్యే నవాశీత్యై స్వాహికాద్ నవాశీత్యా ఇది నవా అశీత్యై స్వాహికాదేకాత్ స్వాహ స్వాహికాన్ననైకాత్ స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదేకాన్న శతాయ శతాయమైకాదేకాన్న శతాయ న శతాయ శతాయ నవ శతాయ స్వాహ స్వాహ శతాయ నవ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యగ స్వాహ శతాయ శతాయ స్వాహ ద్వాభ్యాం స్వాహద్వాభ్యాం ద్వాభ్యగ స్వాహ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యగ స్వాహ స్వాహ ద్వాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగం శతాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహ స్వాహ శతాభ్యాం ద్వాభ్యాం ద్వాభ్యాగం శతాభ్యాగ స్వాహ శతాభ్యాగ స్వాహ స్వాహ శతాభ్యాగం శతాభ్యాగ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ శతాభ్యాగం శతాభ్యాగ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై స్వాహ సర్వస్మై స్వాహ స్వాహ సర్వస్మై సర్వస్మై స్వాహ స్వాహే స్వాహ ఏకస్మై స్వాహ స్వాహైకస్మా ఏకస్మై స్వాహ అతృభ్య తృభ్య స్వాహైకస్మా ఏకస్మై స్వాహ అతృభ్య స్వాహ అతృభ్య తృభ్య స్వాహ స్వాహ అతృభ్య స్వాహ స్వాహ అతృభ్య స్వాహ స్వాహ అతృభ్య స్వాహ తృభ్య స్వాహ స్వాహ అతృభ్య తృభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ అతృభ్య తృభ్య స్వాహ పంచభ్య త్రిభ్య ఇది త్రిభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య స్వాహ పంచభ్య స్వాహ స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ పంచభ్య పంచభ్య స్వాహ సప్తభ్య పంచభ్య ఇది పంచాభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య స్వాహ సప్తభ్య స్వాహ స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ సప్తభ్య సప్తభ్య స్వాహ నవభ్య సప్తభ్య ఇది సప్తాభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య స్వాహ నవభ్య స్వాహ స్వాహ నవభ్య నవభ్య స్వాహ ఏకాదశభ్య ఏకాదశభ్య స్వాహ నవభ్య నవభ్య స్వాహ ఏకాదశభ్య నవభ్య ఇది నవాభ్య స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య స్వాహ ఏకాదశభ్య స్వాహ స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహికాదశభ్య ఏకాదశభ్య స్వాహ త్రయోదశభ్య ఏకాదశభ్య ఇత్యేకాదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య స్వాహ త్రయోదశభ్య స్వాహ స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ త్రయోదశభ్య త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య త్రయోదశభ్య ఇది త్రయోదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య స్వాహ పంచదశభ్య స్వాహ స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ పంచదశభ్య పంచదశభ్య స్వాహ సప్తదశభ్య పంచదశభ్య ఇది పంచదశభ్య స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య స్వాహ సప్తదశభ్య స్వాహ స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహికాదేకా స్వాహ సప్తదశభ్య సప్తదశభ్య స్వాహికా

షష్ఠీ షష్ఠీ నమ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ నమ షష్ఠీ స్వాహ షష్ఠీ స్వాహ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహ షష్ఠీ షష్ఠీ స్వాహ నమ షష్ఠీ స్వాహ నమ షష్ఠీ నమ షష్ఠీ స్వాహ స్వాహ నమ షష్ఠీ స్వాహ స్వాహ నమ షష్ఠీ స్వాహ స్వాహ నమ షష్ఠీ స్వాహ నవషష్ఠీ స్వాహ స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాదేకా స్వాహ నవ షష్ఠీ నవ షష్ఠీ స్వాహికాద్ నవ షష్ఠ్యాది నవ షష్ఠీ స్వాహికాదేకా స్వాహ స్వాహికాన్నైకా స్వాహ స్వాహికాన్న ఏ కాన్నైకాదే కాన్నాశీత్యాశీత్యైకాదేకాన్నాశీత్యై నాశీత్యాశీత్యై నాశీత్యై స్వాహ స్వాహ శీత్యై నాశీత్యై స్వాహ అశీత్యై స్వాహ స్వాహ శీత్యాశీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ శీత్యాశీత్యై స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాదేకా స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాద్ నవశీత్యా ఇది నవ అశీత్యై స్వాహికాదేకా స్వాహ స్వాహికాన్ననైకా స్వాహ స్వాహికాన్న ఏ కాన్ననైకాదే కాన్న శతాయ శతాయ నైకాదే కాన్న శతాయ శతాయ శతాయ నన శతాయ స్వాహ స్వాహ శతాయ నన శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ శతాయ స్వాహ శతాయ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ స్వాహ శతాయ స్వాహ స్వాహ శతాయ శతాయ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ శతాయ శతాయ స్వాహ ధర్మస్మై స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ స్వాహేతి స్వాహ ద్వాభ్యాగ స్వాహ స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహ చతుర్భ్య శతుర్భ్య స్వాహ ద్వాభ్యాం ద్వాభ్యాగ స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ షడ్భ్య చతుర్భ్య ఇది చతుర్భ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్య స్వాహ షడ్భ్య స్వాహ స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ షడ్భ్య షడ్భ్య స్వాహ అష్టాభ్య షడ్భ్య ఇది షడ్భ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ అష్టాభ్యో అష్టాభ్య స్వాహ దశభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య స్వాహ దశభ్య స్వాహ స్వాహ దశభ్య దశభ్య స్వాహ అద్వాదశభ్య అద్వాదశభ్య స్వాహ దశభ్య దశభ్య స్వాహ అద్వాదశభ్య దశభ్య ఇది దశాభ్య స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిశత్యై సహ నవవిపుంశక్తే స్వాహ స్వాహ నవవిపుంశక్తే నవవిపుంశక్తే స్వాహికాదేకా స్వాహ నవవిపుంశక్తే నవవిపుంశక్తే స్వాహికాత్ నవవిపుంశత్యా నవవిపుంశక్తే స్వాహికాదేకా స్వాహ స్వాహికాన్నవైకా స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న చత్వారి పుంశతే చత్వారి పుంశతే నైకాదే కాన్న చత్వారి పుంశతే చత్వారి పుంశతే చత్వారి పుంశతే నన చత్వారి పుంశతే స్వాహ స్వాహ చత్వారి పుంశతే నన చత్వారి పుంశతే స్వాహ చత్వారి పుంశతే స్వాహ స్వాహ చత్వారి పుంశతే చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహ చత్వారి పుంశతే చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ నవ చత్వారి పుంశతే స్వాహ స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహికాదేకా స్వాహ నవ చత్వారి పుంశతే నవ చత్వారి పుంశతే స్వాహికాద నవ చత్వారి పుంశద ఇది నవ చత్వారి పుంశతే స్వాహికాదేకా స్వాహ స్వాహికాంగనైకా స్వాహ స్వాహికాన్న ఏ కాన్ననైకాదే కాన్న షష్ట్యై షష్ట్యై నైకాదే కాన్న షష్ట్యై షష్ట్యై షష్ట్యై నమ షష్ట్యై స్వాహ స్వాహ షష్ట్యై నమ షష్ట్యై స్వాహ షష్ట్యై స్వాహ స్వాహ షష్ట్యై షష్ట్యై స్వాహ నవ షష్ట్యై నవ షష్ట్యై స్వాహ షష్ట్యై షష్ట్యై స్వాహ నవ షష్ట్యై స్వాహ నవ షష్ట్యై నవ షష్ట్యై స్వాహ స్వాహ నవ షష్ట్యై స్వాహ స్వాహ నవ షష్ట్యై స్వాహ స్వాహ నవ షష్ట్యై స్వాహ నవషష్ట్యై స్వాహ స్వాహ నవషష్ట్యై నవషష్ట్యై స్వాహికాదే కా స్వాహ నవషష్ట్యై నవషష్ట్యై స్వాహికాత్ నవషష్ట్యా ఇది నవషష్ట్యై స్వాహికాదే కా స్వాహ స్వాహికాన్ననైకా స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న శీత్యా శీత్యనైకాదే కాన్న శీత్యై నా శీత్యా శీత్యన నా శీత్యై స్వాహ స్వాహ శీత్యన నా శీత్యై స్వాహ అశీత్యై స్వాహ స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ శీత్యా శీత్యై స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై స్వాహ నవశీత్యై స్వాహ స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాదే కా స్వాహ నవశీత్యై నవశీత్యై స్వాహికాద నవశీత్యా ఇది నవ అశీత్యై స్వాహికాదేకా స్వాహ స్వాహికాన్ననైకా స్వాహ స్వాహికాన్న ఏకాన్ననైకాదే కాన్న సదాయ సదాయ నైకాదే కాన్న సదాయ సదాయ సదాయ నర సదాయ స్వాహ స్వాహ సదాయ నర సదాయ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ సదాయ స్వాహ సదాయ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ స్వాహ సదాయ స్వాహ స్వాహ సదాయ సదాయ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ సదాయ సదాయ స్వాహ ధర్మస్మై స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై స్వాహ ధర్మస్మై స్వాహ స్వాహ ధర్మస్మై ధర్మస్మై స్వాహ స్వాహేతి స్వాహ చతుర్భ్య స్వాహ స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ చతుర్భ్య చతుర్భ్య స్వాహ అష్టాభ్య చతుర్భ్యతుర్భ్యష్టాభ్యోష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్య స్వాహ అష్టాభ్య స్వాహ స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ అష్టాభ్యోష్టాభ్య స్వాహ అద్వాదశభ్య స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్య స్వాహ ద్వాదశభ్య స్వాహ స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ అద్వాదశభ్యో అద్వాదశభ్య స్వాహ షోడశభ్య ద్వాదశభ్య ఇది ద్వాదశభ్య స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య స్వాహ షోడశభ్య స్వాహ స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ వికోశక్తే వికోశక్తే స్వాహ షోడశభ్య షోడశభ్య స్వాహ వికోశక్తే షోడశభ్య ఇది షోడశభ్య స్వాహ వికోశక్తే వికోశక్తే స్వాహ స్వాహ వికోశక్తే స్వాహ స్వాహ వికోశక్తే స్వాహ స్వాహ వికోశక్తే స్వాహ వికోశక్తే స్వాహ స్వాహ వికోశక్తే వికోశక్తే స్వాహ షణ్ణవత్యే షణ్ణవత్యే స్వాహ వికోశక్తే వికోశక్తే స్వాహ షణ్ణవత్యే స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై స్వాహ షణ్ణవత్యై స్వాహ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ శతాయ శతాయ స్వాహ షణ్ణవత్యై షణ్ణవత్యై స్వాహ శతాయ షణ్ణవత్యా ఇది షట్ నవత్యై

సహస్రాయ స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా సర్వస్మై స్వాహా సర్వస్మై సర్వస్మై స్వాహా సహా సర్వస్మై స్వాహా సహా సర్వస్మై స్వాహా సహా సర్వస్మై స్వాహా సర్వస్మై స్వాహా సహా సర్వస్మై సర్వస్మై స్వాహా స్వాహేరి స్వాహా శతాయ స్వాహా స్వాహా శతాయ శతాయ స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా శతాయ శతాయ స్వాహా సహస్రాయ స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా స్వాహా సహస్రాయ స్వాహా స్వాహా సహస్రాయ స్వాహా స్వాహా సహస్రాయ స్వాహా సహస్రాయ స్వాహా స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా యుతాయ యుతాయ స్వాహా సహస్రాయ సహస్రాయ స్వాహా యుతాయ సహాయుతాయ యుతాయ స్వాహా స్వాహా యుతాయ స్వాహా స్వాహా యుతాయ స్వాహా స్వాహా యుతాయ స్వాహా అయితాయ స్వాహా స్వాహాయుతాయ యుతాయ స్వాహా మిగతాయ మిగతాయ స్వాహాయుతాయ యుతాయ స్వాహా మిగతాయ స్వాహా మిగతాయ మిగతాయ స్వాహా స్వాహా మిగతాయ స్వాహా స్వాహా మిగతాయ స్వాహా స్వాహా మిగతాయ స్వాహా మిగతాయ స్వాహా స్వాహా మిగతాయ మిగతాయ స్వాహా ప్రగతాయ ప్రగతాయ స్వాహా మిగతాయ మిగతాయ స్వాహా ప్రగతాయ స్వాహా ఏది మిగతాయ స్వాహా ప్రగతాయ ప్రగతాయ స్వాహా స్వాహా ప్రగతాయ స్వాహా స్వాహా ప్రగతాయ స్వాహా స్వాహా ప్రగతాయ స్వాహా ప్రగతాయ స్వాహా స్వాహా ప్రగతాయ ప్రగతాయ స్వాహా అద్భుతాయద్భుతాయ స్వాహా ప్రగతాయ ప్రగతాయ స్వాహా అద్భుతాయ ప్రయుధాయేది ప్రాయుధాయ స్వాహాద్భుతాయద్భుతాయ స్వాహా స్వాహాద్భుతాయ స్వాహా స్వాహాద్భుతాయ స్వాహా స్వాహాద్భుతాయ స్వాహా అర్బుదాయ స్వాహా స్వాహార్బుదాయర్బుదాయ స్వాహాన్యర్బుదాయ స్వాహార్బుదాయర్బుదాయ స్వాహాన్యర్బుదాయ స్వాహాన్యర్బుదాయ న్యర్బుదాయ స్వాహా స్వాహాన్యర్బుదాయ స్వాహా స్వాహాన్యర్బుదాయ స్వాహా స్వాహాన్యర్బుదాయ స్వాహా న్యర్బుదాయ స్వాహా స్వాహాన్యర్బుదాయ న్యర్బుదాయ స్వాహా సముద్రాయ సముద్రాయ స్వాహాన్యర్బుదాయ న్యర్బుదాయ స్వాహా సముద్రాయ న్యర్బుదాయే నమి అర్బుదాయ స్వాహా సముద్రాయ సముద్రాయ స్వాహా స్వాహా సముద్రాయ స్వాహా స్వాహా సముద్రాయ స్వాహా స్వాహా సముద్రాయ స్వాహా సముద్రాయ స్వాహా స్వాహా సముద్రాయ సముద్రాయ స్వాహా మధ్యాయ మధ్యాయ స్వాహా సముద్రాయ సముద్రాయ స్వాహా మధ్యాయ స్వాహా మధ్యాయ మధ్యాయ స్వాహా స్వాహా మధ్యాయ స్వాహా స్వాహా మధ్యాయ స్వాహా స్వాహా మధ్యాయ స్వాహా మధ్యాయ స్వాహా స్వాహా మధ్యాయ మధ్యాయ స్వాహాంతాయాంతాయ స్వాహా మధ్యాయ మధ్యాయ స్వాహాంతాయ స్వాహాంతాయంతాయ స్వాహా స్వాహాంతాయ స్వాహా స్వాహాంతాయ స్వాహా స్వాహాంతాయ స్వాహా అంతాయ స్వాహా స్వాహాంతాయంతాయ స్వాహా పరార్థాయ పరార్థాయ స్వాహాంతాయంతాయ స్వాహా పరార్థాయ స్వాహా పరార్థాయ పరార్థాయ స్వాహా స్వాహా పరార్థాయ స్వాహా స్వాహా పరార్థాయ స్వాహా స్వాహా పరార్థాయ స్వాహా పరార్థాయ స్వాహా స్వాహా పరార్థాయ పరార్థాయ స్వాహోషధ ఔషధే స్వాహా పరార్థాయ పరార్థాయ స్వాహోషధే పరార్థాయేతి పర అర్థాయ స్వాహోషధ ఔషధే స్వాహా స్వాహోషధే స్వాహా స్వాహోషధే స్వాహా స్వాహోషధే స్వాహా ఔషధే స్వాహా స్వాహోషధ ఔషధే స్వాహా వ్యుష్ఠే ద్యుష్ఠే స్వాహోషధ ఔషధే స్వాహా వ్యుష్ఠే స్వాహా వ్యుష్ఠే ద్యుష్ఠే స్వాహా స్వాహా వ్యుష్ఠే స్వాహా స్వాహా వ్యుష్ఠే స్వాహా స్వాహా వ్యుష్ఠే స్వాహా ద్యుష్ఠే స్వాహా స్వాహా ద్యుష్ఠే ద్యుష్ఠే స్వాహోదేశ్వర ఉదేశ్వరే స్వాహా ద్యుష్ఠే ద్యుష్ఠే స్వాహోదేశ్వరే ద్యుష్ట్యాది దేవి దృష్ఠీ స్వాహోదేశ్వర ఉదేశ్వరే స్వాహా స్వాహోదేశ్వరే స్వాహా స్వాహోదేశ్వరే స్వాహా స్వాహోదేశ్వరే స్వాహా ఉదేశ్వరే స్వాహా స్వాహోదేశ్వర ఉదేశ్వరే స్వాహోద్యర ఉద్యరే స్వాహోదేశ్వర ఉదేశ్వరే స్వాహోద్యరే ఉదేశ్యత ఇత్యుదేశ్వరే స్వాహో అద్యత ఉద్యతే స్వాహా స్వాహో అద్యతే స్వాహా స్వాహో అద్యతే స్వాహా స్వాహో అద్యతే స్వాహా ఉద్యతే స్వాహా స్వాహో అద్యత ఉద్యతే స్వాహోదితాయోదితాయ స్వాహో అద్యత ఉద్యతే స్వాహోదితాయ ఉద్యత ఇత్యుదోజనే స్వాహోదితాయోదితాయ స్వాహా స్వాహోదితాయ స్వాహా స్వాహోదితాయ స్వాహా స్వాహోదితాయ స్వాహా ఉదితాయ స్వాహా స్వాహోదితాయోదితాయ స్వాహా సువర్గాయ సువర్గాయ స్వాహోదితాయోదితాయ స్వాహా సువర్గాయ ఉదితాయేతాయ స్వాహా సువర్గాయ సువర్గాయ స్వాహా స్వాహా సువర్గాయ స్వాహా స్వాహా సువర్గాయ స్వాహా స్వాహా సువర్గాయ స్వాహా సువర్గాయ స్వాహా స్వాహా సువర్గాయ సువర్గాయ స్వాహా లోకాయ లోకాయ స్వాహా సువర్గాయ సువర్గాయ స్వాహా లోకాయ సువర్గాయేతి సువర్గాయ స్వాహా లోకాయ లోకాయ స్వాహా స్వాహా లోకాయ స్వాహా స్వాహా లోకాయ స్వాహా స్వాహా లోకాయ స్వాహా